నాముతు చంద్రమ్మ, ఏడు అడుగులు నడిచేటప్పుడు నాముతు చంద్రమ్మ, ఆ మూడు సాములు గడిపేటప్పుడు నాముతు చంద్రమ్మ, ముద్దు చంద్రమ్మో నా మురిపెవు నీదమ్మ, సరదాలేలమ్మో నాతో సరసం వాడమ్మ, ముద్దు చంద్రమ్మో నా మురిపెవు నీదమ్మ, సరదాలేలమ్మో నాతో సరసం వాడమ్మ. అరే దగ దగ దగ దగ మెరిసే అందం నీదే అనుకున్నా, ఓ పిల్ల నీదే అనుకున్నా, నా ముద్దు చంద్రమ్మ తన తన తన తన నడి చెల్లిపోతే దిగులు పడుతుందా, నే దీనంగా ఉన్నా. పెదవుల సడితో మాటలు బలికి నాముతు చంద్రమ్మ, అరే ముసి ముసి నవ్వుత గుసగుసలాడి నాముతు చంద్రమ్మ, అరే గాల మేసి గాలికి వదిలేస్తివి నాముతు చంద్రమ్మ, ముత్తు చంద్రమ్మ నా మురిపెవు నీదమ్మ, చెల్లిపోతే దిగులు పడుతుందా, నే దీనంగా ఉన్నా. ప్రెసిడెంట్ అమ్మో నాముతు చంద్రమ్మ.